చూక్కునా ఎరా చూక్కునా ఊడి హంకే చుమల్ సబూజా సేసాంగ్ శిరుం తాగా ఇక్కు హంగే గవోసో హల్సాన్ కో చుమల్ సబూజా జనె సురి జోకునా జమల్ జోకునా ఊడి హంకే చుమల్ సబూజా సల్ఫమిలన్ చగం మూరే తంజబరియో హల్సాన్ కో చుమల్ సబూజా కస్మే ఊరేనిన్ సరాంగే బుల్కో పల్గకే పల్గకే బుల్దరా కనిన్ బం శీగనా కజిల్ మరా నరుల్ తుగో కజిల్ మరా నరి సేమ్యం నె సరాం తోనగం జనె సురు నగందా.